విశానో రుక్మ రుక్మ ఉర్వ్యా ఉర్వ్యావీ వ్యద్యోత్ అద్యోద్ధుర్మర్షం దుర్మర్షమాయో దుర్మర్షమితి మర్షం ఆయుశ్రియే శ్రియే రోచాన విశానైతేచాన అగ్నిరమత అమతో అభవతి అభవద్వయోభి వయోభిర్యతి వయోభిర్జివయా జలేనం జలేనం ద్యౌ ద్యోరజనయతి అజనయత్ సురేతా సురేతా ఇతీషు రేతా నక్రోషా సా సమానసా నక్రోషసేతి నక్రోషసా సమానసా విరూపే సమానసేతి స మానసా విరూపే ధాపయేతే విరూపే ఇతి విరూపే ధాపయేతే శిశు ధాపయేతే ఇతి ధాపయేతే ఇసుమేకం ఏకాం సమీచీ సమీచీ శిశం ఈచీ వ్యావాక్షామా రుక్మ రుక్మ అంత అంతర్వీ విభాతి వాతి దేవా అగ్ని అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవినోదా ద్రవినోదా ఇది ద్రవిణ దా విశ్వా రూపాణి రూపాణి ప్రతి ప్రతి ముంచతే ముంచతే కవి కవి ప్రాసావీర్ అసావీర్ భద్రం భద్రం ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్విపదే చతుష్పద ఇది చతు పదే పినాకం నాకమక్షతి అక్షత్ సవిత సవిత వరేణ్య వరేణ్యోను అను ప్రయాణం ప్రయాణముషసా ప్రయాణమితి ప్రయాణం ఉషసో వీ విరాజతి రాజతీతి రాజతి సువర్ణోసి సువర్ణ ఇది సుపర్ణ అసి గరుత్మాన్ గరుత్మా అగ్రస్త్రివృతే త్రివృత్తే త్రివృతి త్రివృతే తే శిరా శిరో గాయత్రం గాయత్రం చక్షు చక్షుర్బృహద్రసంతరే బృహద్రసంతరే పక్షో బృహద్రసంతరే ఇది బృహతి రసంతరే పక్షో స్తోమా సోమ ఆత్మా ఆత్మాచ్ఛందాగ్నేసి ఛందాగ్రస్యంగాని అంగాని యజోగ్నసి యజోగ్నసి నామ నామ సామ సామతే తే తనో తనోర్వామదేవ్యం వామదేవ్యయజ్ఞాయజ్ఞం వామదేవ్యమిది వామ యజ్ఞాయజ్ఞం పుచ్చం యజ్ఞాయజ్ఞమితి యజ్ఞయజ్ఞం పుచ్చం విష్ణ్యా విష్ణ్యా సఖా సఖా సువర్ణ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ దివం దివం గచ్చ గచ్చ స్వాహ స్వపద పరితి స్వాహ మత విష్ణో విష్ణోక్రమా క్రమాసి అసి సపత్న సపద్మహాగాయత్రం సపద్మేది సపత్న గాయత్రం ఛందా ఛంద ఆలోహ ఆలోహ లోహ పృథివీ పృథివీమను అనువీ విక్రమస్వ క్రమస్వాభిమాతి అభిమాతిహాత్రేష్టోభం అభిమాతిగేత్యభిమాతి త్రేష్టోభమంతరిక్షం త్రయేష్టోభమితి త్రయేష్టోభం అంతరిక్షమరాజీయత అరాజీయతోహంత అరాజీయతరాతి యత అంతజాగతం జాగతం దివం దివాం శత్రూయత శత్రూయతో హంత శత్రుయత ఇది శత్రుయత అంతానష్టుభం ఆనష్టుభం ఛందాః ఆనుష్టుభమిత్యానుష్టుభం ఛంద ఆరోహ ఆరోహ రోహ దిశాః ఇషో నో అనువీ విక్రమస్వ క్రమస్వేతి క్రమస్వ అక్రందదగ్ని అగ్నిస్తనయన్నివ స్తనయం నివద్యో స్తనయం నివేతి స్తమయన్ ఇవ ద్యో క్షామా క్షామా రేరీహద్ రేరీహద్వీరుధా వీరుధ సమంజన్ సమంజన్ని సమ్ అంజన్ సద్యో జిజ్ఞాన జిజ్ఞానో ఇద్దో అక్షత్ అక్షరారోదసి ఆరోదసి రోదసి భానునా రోదసి ఇది రోదసి భానునా భాతి భాత్యంత అంతరిత్యంత అగ్నేభ్యావర్తిన్ అభ్యావర్తిన్నభి అభ్యావర్తిన్నిత్యాది ఆవర్తిన్ అభిమా మానీ వర్తస్వ వర్తస్వాయూషా ఆయూషా వర్చస వర్చస ప్రజయా ప్రజయా ధనేన ప్రజలే ప్రజయా ధనేనేతి ధనేన సన్యా మేధయా మేధయా రయ్యా రయ్యా కోషేణ కోషేణేతి కోషేణ అగ్నే అంగిర అంగిర శతం శతం తే సంతో సంప్రావృతా ఆవృత సహస్రం ఆవృతయిత్యా వృతా సహస్రం తే త ఉపావృతా ఉపావృతయిత్యోగ ఆవృతా అధాకోశస్య కోశస్య కోశేన కోశేన పునః పునర్న నో నష్టం నష్టమాకృతి ఆకృతి కృతి పునః పునర్న నో దయిం దయిమాకృతి ఆకృతి కృతి పునరోద్యా ఓద్యాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్నయుషా ఇషాయూషా ఆయుషేత్యాయూషా పురన్న నహి పాశ్యాంహాస ఆంహైత్యాంహాస సహరయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే బింబస్వ బింబస్వ ధారయా ధారయేతి ధారయా విశ్వస్న్యా విశ్వతా విశ్వస్నేది విశ్వస్న్యా విశ్వతస్పరీ పరీతి పరీ ఆత్మాహర్షం ఆహర్షమంత్ర అంతరభూ అభూధ్రువ ధ్రువశ్రేష్టావీచాచలి అవీచాచలి చాచలి విశ్వస్వా సర్వాహ సర్వా వాంఛంతు వాంఛంతు మాత్వద్రాష్ట్రం రాష్ట్రమది అదిభ్రసతే భ్రసతి భ్రసతే ఉదుత్తమం ఉత్తమం వరుణ ఉత్తమమిత్యుత్ తమం వరుణపాశం పాశమస్మత్ అస్మదవ అవాధమం అధమం విమధ్యమం మధ్యమగ్రశ్రాకాయ సఖలేశ్వర అథా వయమ్ వయమాదిత్య ఆదిత్యం వ్రతే వ్రతే తవ తవానాగత అనాగసో అదీతయే అదీతయే శ్యామ శ్యామేతి శ్యామ అగ్రే బృహన్ బృహన్ ఉషసా ఉషసా మూర్ధ్వ ఊర్ధ్వో అస్థాద్ అస్థాన్యజన్వాన్ యజ్జగన్వాన్ తమస యజ్జగన్వానితి జగన్వాన్ తమసో జ్యోతిషా జ్యోతిషాగాతి ఆగాతి అగాదిత్యాగాత్ అగ్నిర్భానునా భానునా దుషత దుషత స్వంగా స్వంగ ఆజాత స్వంగయితీషు అంగా ఆజాత జాతో విశ్వా విశ్వా సద్మాని సద్మాన్యప్రా అప్రాజిత్యప్రా శీలత్వం త్వం మాతు మాతురస్యా అస్యా ఉపస్థే ఉపస్థే విశ్వాని ఉపస్థయిత్యుప స్థే విశ్వాన్యగ్నే అగ్నే వయునాని వయునాని విద్వాన్ విద్వానితి విద్వాన్ మైనాం తేనాం తపసా తపసా మా మార్చిషా అర్చిషాభి అభిశోచీ శోచీరంత అంతరస్యాం అస్యాగ్నే శుక్రజ్యోతి శుక్రజ్యోతిర్వి శుక్రజ్యోతి శుక్రజ్యోతి విభాహి భాహీతి భాహి అంతరగ్నే అగ్నే రుచా రుచాత్వం త్వముఖాయాః ముఖాయా సదనే సదనే స్వే స ఇతి స్వే తస్యాత్వం త్వాం హరసా హరసా తపన్ తపన్ జాతవేదః జాతవేద శివః జాతవేద ఇతి జాతవేదః శివో భవ భవేతి భవ శివో భూత్వా భూత్వా మహ్యం మహ్యమగ్నే అగ్నే అథో అథో సీద అథో నిత్యథో సీద శివ శివత్వం త్వమిది త్వం శివా కృత్వా కృత్వా దిశాః దిశ సర్వాః సర్వా స్వం సంయోనిమ్ యోనిమిహ ఇహాసదః ఆసదః అసద ఇత్యాసదః దివస్పరి పరిప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్నిః అగ్నిరస్మద్ అస్మద్వితీయం ద్వితీయం పరి పరి జాతవేదాః జాతవేదా ఇతి జాతవేదాః ద్వితీయమప్సు అప్సు ద్రవణాః అప్సిత్యప్సు ద్రవణ అజస్రం ద్రవణా ఇతి ద్రవణాః అజస్రమింధానః ఇంధాన ఏనం ఏనం జరతే జరతే స్వాధీః స్వాధీరితి సు ఆధీః విద్మాతే తే అగ్నే అగ్నే త్రేధా త్రేధా త్రయాణి త్రయాణి విద్మా విద్మాదే తే ధామ ధామ విభృత విభృతా పురుత్ర విభృతే దివి భృతా పురుత్రేతి పురుత్ర విద్మాదే తే నామ నామా పరమం పరమం గుహా గుహాయతే యద్విద్మా విద్మాకం ప్రముత్సం ఉత్సంయతాః యత ఆజగంథ ఆజగంథేత్యాహ జగంథ సముద్రే త్వాణాః నమనా అప్సు నమనా ఇతి నమనాః అప్స్వంతః అంసిత్యపిత్సు అంతం నిచక్షాః నిచక్షా ఈధే పృచక్షా ఇతి నృచక్షాః ఈధే దివః దివో అగ్నే అగ్న ఊఢం ఊఢం నిత్యోధం తృతీయే ఉక్త్వా పారజసి రజసి తస్థివాగ్నేశం తస్థివాగ్నేశమపాం తస్థివాగ్నేశమితి తస్థివాగ్నేశం అపాముపస్థే ఉపస్థే మహిషాః ఉపస్థయిత్యుపస్థే మహిషావర్ధన్ అవర్ధన్నిత్యవర్ధన్ శ్రీరామోదారః ఉదారో ధరుణాః ఉదారయిత్యుత్ ఆరః ధరుణోరయీణాం రయీణాం మనీషాణాం మనీషాణాం ప్రాత్పానః ప్రాత్పానః సోమగోపాః ప్రాత్పాన ఇతి ప్రాత్పానః సోమగోపా ఇతి సోమ గోపాః వరుస్సూనుః సూనుః సహసః సహసో అప్సు అప్సు రాజా అప్సిత్యపిత్సు రాజాభిః విభాతి నాత్యగ్రే అగ్రభృషసాం పృషసామిధానః విధాన ఇతి ధానః విశ్వస్య హేతుః కేతద్భువనస్య భువనస్య గర్భాః గర్భ ఆరోదసి ఆరోదసి రోదసి అప్రణాత్ రోదసీ రోదసీ అవృణా జాయమాన జాయమాన జాయమాన వేరుంచీతే శివద్రిం అద్రిమవినతే అవినత్పరాయన్ పరాయన్ జనానా పరాయన్నిటి పరాయన్ జనాయతే జలగ్ని అగ్నిమయజంత అయజంత పంచ పంచేతి పంచ ఉషిపాక పవకో అరతి అరతి సుమేధా సుమేధామత్తేషు సుమేధా ఇతి సుమేధా మత్తేష్వగ్ని అగ్నిరమృత అమృతోనీ విధాయి ధాయీతి ధాయి ఇయత్తి ధూమం ధూమమరుషం అరుషం పరిభ్రత్ పరిభ్రదుతే ఉచ్చుక్రేణ శుక్రేణ శోషిషా శోషిషాద్యామిక్షన్ ఇనక్షన్నిక్షన్ ఎస్తే అద్య అద్య కృణవతే కృణవద్భద్రశోచే భద్రశోచే కూపం భద్రశోచ ఇది భద్ర శోచే అపూపం దేవ ఘృతవంతం ఘృతవంతమగ్నే ఘృతవంతమితి ఘృతవంతం అగ్న ఇత్యగ్నే వ్రతం తన్నయ అయ ప్రపర ప్రతరం వస్యా ప్రతరమితి ప్రతరం వస్యో అచ్చ అచ్చాది అభిసుమ్నం సుమ్నం దేవభక్తం దేవభక్తయ్యవిష్ట దేవభక్తమితి దేవభక్తం యవిష్ఠేతి యవిష్ట ఆతం తం వేద వజ సౌశ్రవసేషు సౌశ్రవసేష్వగ్నే అగ్న ఉక్తవుక్తే ఉక్తవుక్త ఆవేద ఉక్తవుక్త ఇత్యుక్తే ఉక్తే ఆవేద వజ సస్యమానే సస్యమాన ఇది సస్యమానే ప్రియ సూర్యే సూర్యే ప్రియ ప్రియో అగ్నా అగ్నాదవాది నవాచ్యుతే ఉజ్జాతేన జాతేన జినదద్ జినదదుత్ ఉజ్జనిత్రై జనిత్రైరి జనిత్రై స్వామగ్నే అగ్నే యజమానా యజమానా అను అనుద్యోన్ ద్యోన్ విశ్వా విశ్వావసు వసు దధిరే దధిరే వార్యాణి వార్యాణి వార్యాణి త్వయా సహ సహద్రవీణం ప్రవీణమిచ్చమానా ఇచ్చమానా వ్రజం వ్రజం గోమంతం గోమంతముషిజా గోమంతమితి గోమంతం ఉషిజో వి వౌరు వౌరువితి వౌరు అస్తాగ్ని అగ్నిం నవాన్ నరాగ్నే సుషేవా సుషేవో వైశ్వానర ఋషేవైతి సుషేవా వైశ్వానర ఋషిభి ఋషిభి సోమగోపా ఋషిభిషిభి సోమగోపాది సోమ గోపా అద్వేషే ద్యావా పృథివీ అద్వేషే ఇద్య ద్వేషే ద్యావా పృథివీ భూవేమ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ భూవేమ దేవా దేవా భక్త భక్తరయిం రయిమస్మే అస్మే సువీరం అస్మే ఇత్యస్మే సువీరమితి సువీరం ఉదుత్వా భూమయ్యుత్యో త్వా విశ్వే విశ్వే దేవా దేవా అగ్నే అగ్నే భరంతు భరంతు చిత్తిభిః చిత్తిభిరితి చిత్తిభిః సమాః నో భవ భవ శివ శివస్వం త్వాం సుప్రదీకః సుప్రదీకో విభావసు సుప్రదీక ఇతి సుప్రదీకః విభావసుతి విభావసు ప్రేత్ ఇదగ్నే అగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి యాహి శివేభిః శివేభిరచ్చిభిః అచ్చిభిష్వం అచ్చిభిరిత్యచ్చిభిః త్వమితి త్వం బృహద్భానుభిః బృహద్భిరితి బృహతిభిః భానుభ్రాసన్ భానుభేతి భాను భ్రాసన్మా మాహీంసీ హీంసీస్తన్వా తన్వా ప్రజా ప్రజాయితి ప్రజా ప్రాయం ప్రేతి ప్ర అయమగ్ని అగ్నిర్భారతస్ భరతస్ శృణ్వే శృణ్వేవి క్రియత్ యత్సూర్యా సూర్యో నోచే రోచే బృహద్ బృహద్భాయిభా అభియ యూరం పూర్వం వృతనాసు వృతనాసు తస్థౌ తస్థౌ దీదాయ దీదాయ దేవ్యా దేవ్యో అదీతి అదీతి శివ శివో నైతీన ఆపో దేవీ దేవీ ప్రతి ప్రతి గృహీత గృహీత భస్మ భస్మైతత్తోనే శోనే కృణధ్వం కృణధ్వాం సురభౌ సురభావు లోకే ఓమిోకైతి లోకే తస్మై నమంతాం నమంతాం జనాయ జనాయ సుపత్నీ సుపత్నీయం మాదేవ సుపత్నీయతి సుపత్నీ మాదేవ పుత్రం మాదేవేతి మాత ఇవ పుత్రం బిభృత బిభృతాప్సు అప్సేనత్ అప్సిత్యపేక్షు ఏన నిత్యేనత్ అప్స్వగ్నే అప్సిత్యపేక్షు అగ్నే సభీ సధిష్టవ తపస ఔషధీ ఓషధీరణో అనురుధ్యసే రుధ్యస ఇది రుధ్యసే గర్భే సన్ సంజాయసే జాయసే పునః పునరితి పునః గర్భో అసి అశోషధీనా ఓషధీనా గర్భా గర్భో వనస్పతీనా వనస్పతీనామితి వనస్పతీనా గర్భో విశ్వస్య విశ్వస్య భూతస్య భూతస్యాగ్నే అగ్నే గర్భా గర్భో అపా అపామాసి అసీత్యసి ప్రసద్య భస్మానా ప్రసద్యేతి ప్రసద్య భస్మానా యోనిం యోనిమప అపశ్చ పృథివీం పృథివీమగ్నే అగ్న ఇత్యగ్నే సాంసృజ్య మాతృభిః సాంసృజ్యేతి సంసృజ్య మాతృభిష్టం మాతృభిరితి మాతృభిః సంజ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ పునః పునరాసదః ఆసదః అసద ఇత్యాసదః పునరాసద్య ఆసద్య సదానం ఆసద్యేత్యాసద్య సదానమప అపశ్చ పృథివీ పృథివీమగ్నే అగ్న ఇత్యగ్నే శేషే మాతు మాతుర్యథా యథోపస్థే ఉపస్థేంతః ఉపస్థ ఇత్యుపస్థే అంతరస్యాం అస్యాగ్నే శివతామః శివతామయితి శివ రామః బోధామే మే అస్యా అస్య వచనసః వచనసో యవిష్ఠ యవిష్ట మాం హిష్ఠస్య మాం హిష్ఠస్య ప్రభృతస్య ప్రభృతస్య స్వధావః ప్రభృతస్యేతి ప్రభృతస్య స్వధావ ఇతి స్వధాపః క్రియాతి త్వః ో అను అనుత్వో గృణాతి గృణాతి వందారూ వందారుష్టే తన్వం తన్వం వందే వందే అగ్నే అగ్నిత్యగ్నే సబోధి బోధి సూరిః సూర్యం మఘవా మఘవా వసూపతే మఘవేతి మఘ వసూపతే వసూదావన్ వసూపత ఇది వసు పదే వసూదావన్నితి వసు దావన్ యోధ్యస్మత్ అస్మద్వేషాగ్నేసి ద్వేషాగ్నేసీతి ద్వేషాగ్నేసి అవేత ఇతవీ వీత ఇతవీ విచ సర్పత సర్పతాతాః అతో ఏ ఏత్ర అత్రస్థ సపూరాణాః పురాణాయే నూతనా నూతనాయితి నూతనా అదాద్యమ యమోవసానం అవసానం పృథివ్యా అవసానమిత్యవ స్థానం పృథివ్యా అక్రం అక్రం ఇమం ఇమం పితరా ఇతరో లోకం లోకమస్మై అస్మాయిత్యస్మై సంజ్ఞానమసి సంజ్ఞానమితి సంజ్ఞానం అసి కామధరణం కామధరణం మయి కామధరణమితి కామధరణం మయి తే కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాదికి భూయాత్ అగ్నేర్భస్మా భస్మాసి అస్యగ్నే అగ్నే పురీషం పురీషమసి అసీత్యసి చితస్థా పరిచితూర్ధచితర్ధచితూర్ధచిత్రయధ్వం ఊర్ధచిత్రయధ్వమితి శ్రయధ్వం అయాం సహ సో అగ్ని అగ్నిర్యస్మిన్ సోమం సోమమింద్రా ఇంద్రస్సుతం సుతం దదే జఠరే జఠరే వావసాన వాసనైతి వావసాన సరస్వయం వాజం వాజమత్యం అత్యంద సత్యం సత్యం సతవాన్ సతవాన్ సన్ సతవానితి సతవాన్ సన్ సూయసే సూయసే జాతవేద జాతవేద ఇతి జాత వేద అజ్ఞేయతే తే దివి దివివర్చా వర్చ పృథివ్యాం పృథివ్యాయోషాదీషు ఓషాధీష్వప్సు అప్స్వాయత్ర అప్సిత్యవేత్సు ఆయత్ర యజత్రేతి యజత్ర ఏనాంతరిక్షం అంతరిక్షమురు ఉర్వాతతంథ ఆతతంతేష ఆతమంక్షేత్రథంథ వేషస్సహ స భాను ప్రాణురన్నవ అన్నవో నిచక్షా నిచక్షా ఇతి చక్షా అగ్నే దివ దివో అన్నం అన్నమచ్చ అచ్చా జిఘాసి జిఘాస్యచ్చ అచ్చా దేవాన్ దేవాజిషే పూజిషే జిష్ణ్యా జిష్ణ్యాయే యా రోచనే రోచనే పరస్తాదే పరస్తాత్ సూర్యస్యావస్థానాదే అవస్థానాదుపతిష్టంతే ఉపతిష్టంతాపాః ఉపతిష్టంతయిత్యోపతిష్టంతే ఆపయిత్యాపాః పురేష్యాసో అగ్నయః అగ్నయ ప్రావణేభిః ప్రావణేభిః సజోషసః ప్రవణేభిరితి ప్రవణేభిః సజోషసమితి స జోషసః శృణ్వాణై యజ్ఞం యజ్ఞమద్రుహాః అద్రుహో ననీవాః అననీవా ఇషాః ఇషో మహీః మహీరితి మహీః ఋళామగ్నే అగ్నే వృదాంసం వృదాంసాం సనిం పురుదాం సమితి గురు తాంసం స్వలింగో గో శశ్వత్తమం శశ్వత్తమాం హవమానాయ శశ్వత్తమమితి శశ్వత్ తమం హవమానాయ సాధ సాధేతి సాధ శాన్నాః న సూను సూనుస్తనాయ తనయో విజావా విజావాగ్నే విజావేతి విజా అగ్నే సాతే తే సుమతి సుమతిర్భూతు సుమతిరితి సుమతి భూత్వస్మే అస్మే ఇత్యస్మే చిదసి అసితయా తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీరా సీద పరిచితే పరిచితసి పరిచితి పరిచితే అసి తయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువా సీద సీదేతి సీద లోకం ప్రేణ ప్రణిద్రం ఛిద్రం ప్రేణ ప్రణాసో అసో సీద అథో నిత్యతో సీతద్ధ్రువా ధ్రువాత్వం త్వమిదిత్వం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని త్వా బృహస్పతి బృహస్పతి రస్మిన్ అస్మిన్ యోనౌ యోనా అశీషదన్ అశీషదన్ నిత్యాశీషదన్ ప్రాస్య అస్య సూరదోహస సూరదోహస సోమం సూరదోహసీతి సూర లోహస సోమగ్రశ్రీమంతి శ్రీమంతి కృష్ణాయ కృష్ణాయైతి కృష్ణాయ జన్మం దేవానా దేవానా విషా విషస్త్రిషు విశ్వారోచనే ఆరోచనే రోచనే దివ దివైతి దివ ఇంద్రం విశ్వా విశ్వా అవీవృఢం అవీవృఢం సముద్రవ్యాచసం సముద్రవ్యాచసం గిరా సముద్రవ్యాచసమితి సముద్ర వ్యాచసం గిరయితి గిరా రచితామాం రచీనాం రచితామమితి రచితామం రచీనాం రాజానాం రచీనామితి రచీనాం రాజానాగ్రే సత్పాతిం సత్పాతిం పతిం సత్పాతిమితి సత్పాతిం పతిమితి పతిం సమీతం ఇతాం సం సంకల్పేథా అల్పేథాగ్నే సంప్రీయౌ సంప్రీయౌ రోజిష్ణో సంప్రీయాయితి సంప్రీయౌ రోజిష్ణో సోమనస్య మానౌ రోజిష్ణో ఇది రోజిష్ణో సుమనస్య మానాయితి సుమనస్య మానౌ ఇషమూర్జం ఊర్జమభి అభి సంవసానౌ సంవసానాయితి సంవసానౌ సంవాం వాం మనాగ్నసి మనాగ్నసి సం సంవ్రత దతాసం సముచిత్తాని చిత్తాన్యాకారం ఆకారం అకరమిత్యాకరం అగ్నే పురేష్యా పురేష్యాధిపా అధిపా అధిపా ఇత్యధిపా భవత్వం త్వన్నాహ నైషం ఇషమోర్జం ఓర్జం యజమానాయ యజమానాయ దేహి దేహీతి దేహి అగ్నే త్వం త్వం పురేష్యాః పురేష్యోరయిమాన్ రయిమాన్ పుష్టిమాన్ రయిమానితి రయిమాన్ పుష్టిమా అసి పుష్టిమానిది పుష్టిమాన్ అసీత్యసి శివా కృత్వా కృత్వా దిశాః దిశ సర్వాః సర్వాస్వం స్వయోనిం యోనిమిహ ఇహాసదః ఆసదః అసదైత్యాసదః మాతేరా పుత్రం మాతేరేతి మాత ఇవ పుత్రం పృథివీ పృథివీ పురీష్యం పురీష్యామగ్నిం అగ్నిగస్వే స్వే యోనౌ యోనాః అభాః అభారుఖా ముఖేత్యుకా ఆం విశ్వైః విశ్వైరద్దేవైః దేవైరృతుభిః ఋతుభిః సంవిధానః ఋతుభిర్ఋతుభిః సంవిధాన ప్రజాపతిః సంవిధానైతి సంవిధానః ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిరితి ప్రజాపతిః విశ్వకర్మావి విశ్వకర్మేతి విశ్వకర్మా విముంచతు ముంచత్మితి ముంచతు అసంవంతమయజమానం అయజమానమిచ్ఛా ఇచ్ఛస్తేనస్య ప్రేమస్యేత్యా ఇత్యామను అన్వీహి విహితస్కారస్య తస్కారస్యేతి తస్కారస్య అన్యమస్మది అస్మదిచ్ఛా ఇచ్ఛసా సాదే తయిత్యా ఇత్యా నమః నమో దేవి దేవి నిర్వృతే నిర్వృతే తుభ్యం నిర్వృతైవీని కృతే తుభ్యామస్సు అస్తిత్యస్సు నమస్సు సుదే తే నిర్వృతే నిర్వృతే దిగ్మదేజః నిర్వృతైవీని కృతే దిగ్మదేజో యస్మయం దిగ్మదేజైరే దిగ్మ తేజ అయస్మయం వి విచేత శ్రుతాబంధం బంధమేతం ఏతమిత్యేతం తమేనత్వం త్వంజ్యా సంవిధాన సంవిధానోత్తమే సంవిధానేతి సంవిధాన ఉత్తమే నాకే ఉత్తమ ఇత్యుత్ తమే నాకే అధి అధిరోహయ రోహయైనం ఏనమిత్యేనం యస్యాస్తే తే భూతే ఘోర ఆసన్ ఆసన్ జుహోమి జుహోమ్యేషాం బంధానాం బంధానామవసర్జనాయ అవసర్జనాయేత్యవ సర్జనాయ యాం త్వా త్వాజనాః జనో భూమిః భూమిరితి ఇది ప్రమందతే ప్రమందతే నిర్వృతిం ప్రమందతైరి ప్రమందతే నిర్వృతిం త్వా నిర్వృతిమితినిః ప్రీతిం త్వాహం అహం పరి పరైవేద వేద విశ్వతాః విశ్వతైతి విశ్వతాః యంద్రే రే దేవీ దేవీ నిర్వృతిః నిర్వృతిరాబంధ నిర్వృతిరితి ప్రీతి ఆబంధపాశం ఆబంధేత్యాబంధ పాశం గ్రీవాసు గ్రీవాసవిశృత్యం అవిశృత్యమిత్యవిశృత్యం కందే దేవీ విశ్యామి శ్యాంజాయూష ఆయూషో నమధ్యాసే మధ్యాగథ అథైతం ఏతం పితుం పితుమధ్యి అధ్యి ప్రసూత ప్రసూతీ ప్రసూత నమో భూత్రీ భూత్రీయాదం ఇదం చకార చకారేతి చకార నివేశన సంగమాన నివేశన వేసన సంగమానో వసూనా సంగమాన సంగమాన వసూనా విశ్వా విశ్వారూపా రూపాభి అభిచష్టే చష్టే సచీవి సచీవిరి సచీవి దేవీవ సవిత దేవేతి దేవ ఇవ సవిత సత్యధర్మా సత్యధర్మేంద్రా సత్యధర్మేతి సత్యధర్మా ఇంద్రో నతస్థౌ ప్రతస్థౌ సమరే సమరే పథీనా సమరైతి సమరే పథీనామితి పథీనా శ్రీలాయుంజంతి యుంజంతి కవయా కవయో యుగా యుగావి పితంబతే తన్వతే పృథక్ పృథగితి పృథక్ ధీరా దేవేషు దేవేషు సున్నయా సున్నయేతి సున్నయా వినక్తశీరా శీరామి యుగా యుగాతమధ్వం ప్రమధ్వం కృతే కృతే యోనౌ యోనౌ అపత అపతేహ ఇహ బీజం బీజమిది బీజం గిరాచ చ సృష్టి సృష్టి సభారా సభారా అసత్ సభారా ఇది స భారా అసన్న నో నేదీయ నేదీయే ఇత్రణ్యా స్కృంద పక్వం పక్వమేయాదితీయాత్ సునాంతో సుపాలా పాలాభీ విక్రీషంతో క్రిషంతు భూమి భూమీ సునం సునం కీనాసా కీనాసా అభి అభియంతు యంతు వాహైః వాహైరితి వాహైః సునాశీరా హవిషా హోషమానా తోషమానా సువిప్లా సువిప్లా ఓషధీ సువిప్లా ఇది సువిప్లా ఓషధీ కర్తం కర్తమస్మే అస్మే ఇత్యస్మే ఘృతేన సీతా సీతా మధూనా మధూనా సమ్ సమజ్జతాం అజ్జతాం విశ్వైః విశ్వైర్దేవైః దేవైరనుమత అనుమత మరుద్భిః అనుమతేత్యను మత మరుద్భిరితి మరుద్భిః ఊర్జస్వతీ వయసా వయసా బింబమానా బింబమానాస్మాన్ అస్మాన్ సీతే సీతే వయసా వయసాభి అభ్యావృత్స్వా ఆవృత్స్వా వవృత్స్వేతి వవృత్స్వా రాంగలం పవీరవతే పవీరవత్ సుషేవం సుషేవాహం సోమపిత్సరు సుషేవమితి సుషేవం సోమపిత్సరితి సోమపి సరు తదుతే ఉద్వ్రపతి వపతి గా గామవిం అవిం ప్రపర్యం ప్రపర్యం దిం ప్రపర్యమితి ప్రపర్యం పీవరీయం ప్రస్థావతి ప్రస్థావద్రథవాహనం ప్రస్థావతి ప్రస్థావతి రథవాహనమితి రథ వాహనం కామం కామదుహే కామదుహే దుక్ష కామదుఘైతే కామ దుఃఖే దుఃఖమిత్రాయ మిత్రాయ వరుణాయ వరుణాయ చేతి ఇంద్రాయాశ్విభ్యాం అశ్విభ్యాం పూష్ణే అశ్విభ్యామిత్యశ్విభ్యాం పూష్ణే ప్రజాభ్యః ప్రజాభ్యోషజీభ్యః ప్రజాభ్యైతి ప్రజాభ్యః ఓషధీభ్యోషధీభ్యః విముచ్యద్ధం ముచ్యద్ధమగ్న్యా అగ్న్యా దేవయానా దేవయానా అగమ్ వా దేవయానా ఇతి దేవయానా అగమ్ తమసః తమసస్పారం పారమస్యా అస్యేత్యస్య జ్యోతిరాపామ ఆపామేత్యానాపామ సజోరబ్ధాః సజోరితి స జూః అబ్ధో అయవోభి అయవోభిరుషాః అయవోభిరిత్యయవః భిః ఉషా అరుణీభిః అరుణీభిరిత్యరుణీభిః సజోషస అశ్వినాః సజోషసైతి స జోషసౌ అశ్వినా దాంసోభిః దాంసోభిః శూరాః దాంసోభిరిదాంసాహి శూర ఏతసేన ఏతసేన వైశ్వానర వైశ్వానర ఇళయా ఇళయా భృతేన భృతేన స్వాహ స్వాహేతి స్వాహా